సరసరసరమని సరసకు నడిచా, నే నడిచా నడిచా, చురు చురు నవ్వు కూసురును విడిచా. సరసరసరమని కనలను తెరిచా, నే తెరిచా తెరిచా, తలపని తలపున వయసును పరిచా. కట్టు బొట్టు జుమ్మంటు నను కరకర కరకర నమిలిన స్వర్గం మొత్తం రాసిస్తా నీ ఆసే తీరా. పంతం పట్టే దూకుల్లో నీ తెలివిడి కలివిడి తెలిసిన మట్టు పెట్టే పాలూరే పరువాణి వీరా. సరసకు నడిచా, నే నడిచా నడిచా, చిరు చిరు నవ్వు కూసురును విడిచా. సరసరసరమని కనులను తెరిచా, నే తెరిచా తెరిచా, తలపని తలపున వయసును పరిచా. కలలో జొలిగాడే కలకాలం తోడే, గుండెల్లో నీ మీదెంతో ఆసున్నోడే, నీతో ఈ మాట ఒకటంటే చాలన్నాడే. నువ్వు సాయంకాలం వీచే పవనం కావా, నీ సుట్టిగా చూస్తే చెమటలు పట్టిపోవా. ప్రతి నిమిషం సాగే పయనం ఇక నువ్వు నేను చేద్దాం రావా. సరసరసరమణి సరసకు నడిచా, నే నడిచా నడిచా, చిరు చిరు నవ్వు కూసురును విడిచా. సరసరసరమణి సరసకు నడిచా, నే నడిచా నడిచా, తలపని తలపన వయసున కట్టు బొట్టు జుమ్మంటూ నను కరకర కరకర నమిలిన స్వర్గం మొత్తం రాసిస్తా నీ ఆసే తీరా. పంతం పట్టే దూకుల్లో నీ తెలివిడి కలివిడి తెలిసేరా మట్టు పెట్టే పారూరే కొనువాళ్ళే వీరా. మధుబు